చెబుతావా చెబుతావా ఈ సాయం ఎందుకో, చెబుతావా చెబుతావా ఈ స్నేహం ఎందుకో. చలిమైనా లేదైనా ఒక కంచై నిలిచా చెబుతావా చెబుతావా ఈ సాయం ఎందుకో, చెబుతావా చెబుతావా ఈ స్నేహం ఎందుకో. మట్టిని తడిపెట్టు మనసుని తడిపావు, నువ్వే గుడి ముందర నిలుచున్నట్టు నిలబడతావు, గాలి గంధం మోసేట్టు నన్ను మోస్తున్నావు. చినుకు చుట్టూ మేఘం వల తార చుట్టూ ఆనిందిలా నాకు చుట్టూ నువ్వేలా కవచమై నిలిచావెంత సైన్యం నువ్వయ్యావెందుకో. చెబుతావా చెబుతావా చెబుతావా చెబుతావా ఈ సాయం ఎందుకో, చెబుతావా చెబుతావా ఈ స్నేహం ఎందుకో. చెబుతావా ఈ సాయం ఎందుకో, చెబుతావా చెబుతావా.